ఓం సంత్వాజుంజామిజసా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతి శాంతి శాంతిః. పరయువాగుంసం ప్రవతో మహీరణ బహుభ్యః పంచామనపస్పశానం వైవస్పతగం సంగమనంజనానాయమగం రాజానగం అవిడాదువస్యత ఇదం ద్వావస్త్రం ప్రథమం వాగన్నపైతదోహయదిరామిభః పురా ఇష్టాభోర్తమనుసం పశ్య దక్షిణాన్యథాదే దత్తం బహుధా విబంధుషు ఇమో యునజ్విదే వహ్నే అసునేషాయ వోఢవే యాభ్యామస్య సాధనగం సుకృతాంజాభిగచ్చత పూషాత్వేదశ్చావయదు ప్రవిద్వానష్టపశుర్భువనస్య గోపాః సద్వైదేభ్యః పరితృతాద్విదృభ్యోర్భ్యర్దేవేభ్యః సువితత్రేభ్యః ఊషేమా ఆశా అనువేద సర్వాస్వ అస్మాగం అభయతమేన నేషత్ స్వస్తిదా అగ్ని సర్వీరో ప్రయచ్చన్ పురగేదు ప్రవిద్వాన్ ఆయుర్విశ్వాయ పరిపాసయిత్వా పూషాత్వా వాసు ప్రపథే పురస్తాత్ యత్రాసతే సుకృతో యత్రతే తద్దత్వా దేవస్య పితా దధాతు భువనస్య పద ఇదగం హయిః అగ్నగేరిమతే స్వాహా పురుషస్త్రయా పర్యవే లఘాని మృజ్మహే యథా మాత్రణాపర పురా జలసాయతి పురుషస్త్రయాలిమితే ప్రాణమశిశ్రసం శరీరేణ మహీమి స్వధయై ప్రతిస్మానిహావః మైవం మాగస్తా ప్రియేహం దేవీ సదేవులోకయ్యదై విశ్వవారానభసా సంవయంతి భోనో లోకోదయసాభ్యావృత్స్వ యన్నారే ప్రతిలోకం మృణానాని పద్యత ఉపత్వామర్త్య ప్రేతం విశ్వం పురాణమను పాలయంతి తస్యై ప్రజాంద్రవిణం చేహదేహి ేష్మనాభిజీవలోకమిదాసు మేతం పశేషయే హస్తగ్రాభస్త్రిదృశోస్తమేతత్ప్రత్యుర్జనిత్తమభిసంభూవ సువర్ణగం హస్తాదాలదానామృతస్య శిలే బ్రహ్మణే తేజసే బలాయ అత్రైవ త్వమిహ వయగం సుషేవా విశ్వాస్పృథాభిమాదేర్దేమ ధనుర్హస్తాదాలదానామృతస్య శ్రియే క్షత్రాయోజసే బలాయ అత్రైవ త్వమిహ వయగం సుషేభా విశ్వాస్పృథాభిమాదేర్జయేమ మణిగం హస్తాదాలదానామృతస్య శ్రియే విషేపుష్ఠీబలాయ అత్రైవ త్వమిహ వయగం సుషేభా విశ్వాస్పృథాభిమాదేర్జయేమ ఇమమగ్నేకమసలం మావిదీర్ ప్రియో దేవానాముత సౌమ్యానాం ఏదేష్టమదో దేవపానస్తస్మిన్ దేవామృతామాలయంతాం అగ్నేర్వర్ణపరిగోభిర్మయస్సు సంప్రోర్ణష్టమేధసా పీపసా చ నేత్రాధృష్టరహరసాదర్శానోధక్షన్ పర్యంఖయాదై మైనమగ్నే విదహోమాభిశోచో మాస్య పదం చిక్షిపో మా శరీరం యదా శతం కరవో జాత వేదోక్షే మేనం ప్రహిణుదార్భ్య శృతం యదా కలసి జాత వేదోక్షే మేనం పరిదత్తార్భ్య ఇదాగచ్చాసునీతి మేధామసా దేవానాం వశనేర్భవాది సూర్యం దే చక్షుర్గచ్చతుమాత్మాద్యాం జగచ్చ పృథివీం చ ధర్మణా అపోవాగచ్చగిరి తత్ర దేహితమోషదేశ ప్రతిష్టా శరీరైః అజోభాగస్తపసాతంతపస్వతంతే శోచస్తపృతంతే అర్థిః యాస్తే శివాస్తనువో జాతవేదస్తాభిర్వహేమగం సుకృతాంగత్ర లోకాః అయం వై త్వమస్మాదృశి త్వమేతదయం వై తదశ్రయోజసి వైశ్వానర పుత్ర పిత్రే లోకవిజ్జాత వేదో మహేమగం సుకృతాన్యత్ర లోకాః ఏదస్య పథో గోప్తారస్తేభ్య స్వాహాగేదస్య పథో రక్షితారస్తేభ్య స్వాహాగేదస్య పథోభిరక్షితారస్తేభ్య స్వాహాఖ్యాత్రే స్వాహాఖ్యాత్రే స్వాహాభిలాలపదే స్వాహాఫలాలపదే స్వాహాగ్నయకర్మపదే స్వాహాయమత్రణాధీమస్తస్మై స్వాహా యస్త యుద్ధం చ పరచుష్మిదానమోర్ధానం రాతపదే త్వాయా విశ్వస్మాత్ శ్రీమఘాయత వృష్య అస్మాత్తమధిరాతోత్వయం జాయతాం పునః అగ్నయే వైశ్వానరాయ సువర్గాయ లోకాయ స్వాహా బృహదాభాత్ అగ్నిరావిర్విశ్వానిర్భవరో రవీతి దివశ్చిదం దాతుపమాముదానటపాముపస్థేమోపమర్జ ఇదం దయేకం పరౌ దయేకం తృతీయేన జ్యోతిషాసం విశస్వ సంవేషణస్తనువేషాలిలేధి ప్రియో దేవానాం పరమేశ్వరస్తే నాగేశు పర్ణం వైర్పదంతరం మృతావేణంతాభ్యక్షతత్వా హిరణ్యపక్షం వరుణస్సు దూతం యమస్యోనౌ శకునం హిరణ్యం అలిద్రవసారమేయౌ శ్వానౌ చతురక్షౌ శబలౌ సాధునా వసా అసాం విదత్రాగం అపీహియమేణేషమాదం వదంతి యౌతే శ్వానో యమరక్షితారౌ చతురక్షోపతిరక్షీతరక్షసాగం రాజన్ బలిదే కేన స్వస్తి చాస్మాహేమేహి పూర్ణదావృగామనం మనో యమస్తి దూతౌ చరతోవసాగం మనో తావస్మభ్యం దృశయే సూర్యాయ పునర్దత్తావసు మధ్యేహ భద్రం ేభ్యపవదే ఘతమేక ఉపాసతే ఏభ్యోమసు ప్రధావయుతాయుగచ్చత ఏ యుభ్యంతే ప్రధనేషు సూరాసోయేతముత్యజ ఏవాసహస్రదక్షిణాస్తాయుదేవాగచ్చత తపసాయేనాశిష్యాపసాయేషు వర్గత తపోయే చ కృదే మహత్తాగిదేవాగచ్చత అస్మన్మతేరేవే సగుణబద్ధముత్తిష్టత ప్రతరదాసఖాయ అత్రాయమయే అసన్నసేవా శివాయ వయమభివాజానుత్తరేమ యద్వే దేవస్య పవిత్రగం సహస్రసారం కృతమంతరిక్షే ఏనా పునాదింద్రమణాత్తమార్థేనాహం మాగం సర్వతనం పునామి రాష్ట్రాత్మన్నాదపయం దిశాఖాభిమృతా నిర్పతిమిచ్చమానాః భాగస్తాః సర్వాః పవనేన భూతాః ప్రజయాస్మాన్ దయ్యావర్త్యదాతకం సజాసాద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమన్మజ్యోతిరుత్తమం ధాతా పునాదు రవితా పునాదు అగ్నేస్తేజసా సూర్యస్య వర్త్యసా యంతే అగ్నిమమంసామృషభాయ భవక్తవే ఇమంతకం శ్రమయామసి క్షీరేణ చోదకేన చంతుమగ్నే తమదహస్తమనుర్వాపయా పునః శ్యాంబోరత్ర జాయతాం పాకదూర్వాప్యర్కష శీతికే శీతికామదిహ్లాదుకే హ్లాదుకావతి మండోక్యాసుమయేమగ్నిస్వగ్నికం శమయ సంతే సన్మన్యావశముదే సంతనూక్యా సందే సముద్రియావశముదే సంతు వర్ష్యా శ్రందే శ్రవందే స్తనువే సముదే సంతు కూప్యాహాలోపృష్యాసీయత అవసృజ పునరగ్నేభ్యోయస్తాహుతస్తరది స్వథాభిః ఆయుర్వసాన ఉపయాభిషేకం సంగచ్చతనువాజాతవేదః సంగచ్చస్వ పితృభిః సగ్స్వథాభిః సమిష్టా భూర్తేన పరమే వ్యోమన్య ఎత్ర భూమ్యే వినసే తత్ర గచ్చదేవస్ విదాదసాదు ఎత్తే కృష్ణశ్రుణాపుతోదీల సర్ప ఉత వాశ్వాపర అగ్నిష్టజ్యుష్వాదృణంగిణోదు సోమశ్చయో బ్రాహ్మణమా నివేశ ఉత్తిష్టాదస్తనుభగం సంభరస్తమేహగాత్రమవహామా శరీరం ఎత్ర భూమ్యే వినసే తత్ర గచ్చదేవస్ విదాదసాదు ఇదం తయేకం పరభూతయేకం తృతీయేన జ్యోతిషాసం విదస్వ సంవేషణస్తను వైచారులేధి ప్రియో దేవానాం పరమేశ్వరస్థే ఉత్తిష్ఠ ప్రేహి ప్రద్రవోక కృణుష్ప పరమే వ్యోమన్యే యమేనత్వం యమ్యాసం విధానోత్తమన్నాకమధిరో హేమం అస్మన్మతేరేవ దేవ్యద్వై దేవశ్రుత పితుః పవిత్రం యా రాష్ట్రాత్పన్నాదు ద్వయం తమరస్పరిధాతా పునాదు అస్మాత్మధిజాతోయంతృధియాయతాం అగ్నయే వైశ్వా నరాయ సువర్గాయ లోకాయ స్వాహా ఆయాదు దేవస్సుమనాభిరోధిభిర్యమోహమేహ ప్రయతాభిరక్తా ఆదీతాగం సభ్యయదేవ పరిగశ్యోర్జాయ జాప్తే మనశత్రుహత్యే యమే ఇవమానేకదైతం ప్రవాహం పరన్మానుషాదే భయంత ఆసీతగ్నిస్సముకం విదానే శ్వాసస్థే భవతమిందవేన యమాయ సోమగం సునత యమాయ దూతా హవిః యమగం హయజ్ఞోగచ్చత్యగ్నిదూతో అలంకృతః యమాయ ఘృతవర్ధవద్యుహోదాప్రజశిక్షత తనో దేవేష్మాయమీర్ఘమాయ ప్రదీవసే యమాయ మధుమత్తమకుండాగ్నే హవ్యంజుహోదన ఇదన్న మర్షిభ్య పూర్వజేభ్య పూర్వేభ్య పశిభ్య యోస్య కౌష్ఠ జగత పార్థివసేకయిద్వశీ యమం భంగశ్రవోగాయ యో రాజాన పరోద్యః యమం గాయ భంగశ్రవో యో రాజాన పరోద్యః ఏనాపో నద్యో ధన్వానయే నద్యో పృథివీ దృఢా హిరణ్యకక్షాన్ సుధురాన్ హిరణ్యాక్షాణయ శఫాన్ అశ్వానశ్రదోదాన్ యమో రాజా వితిష్ఠతి యమోదాధార పృథివీం యమో విశ్వమిదం జగత్ యమాన సర్వమిత్రస్థేయద్వానద్వాయురక్షితం యథా పంచయథాషడ్యథా పంచదశ ఋషయ యమయో విద్యాత్ సబ్రూయాద్ధీగర్హిర్విజానతే త్రికద్వృగర్హిపదశృగమిద్రిగతే గాయత్రీ త్రిష్టృచ్ఛందాగుం సర్వాదాయమాహిత ఆహర్ణయమానో గామశ్వం పురుషం జగతే వైవస్వతో నతిర్ప్రతి పంచభిర్మానవైర్యమః వైవస్వతేర్వేచ్ఛంతేయమే రాజనితే జనాః ఏకేక సత్యేనేచ్ఛంతేయ ఉచారదవాదినః తే రాజన్నిహ వీక్షంతే సాయం జిత్వాముప దేవాగిష్టగేన వస్యంతి బ్రాహ్మణాగిష్టా పచిత్యతి యస్మిన్ వృక్షేషు పలాశయ దేవైః సంబిపదేయమః అత్రానా విష్పతి పితా పురాణా అనువేణతి వైశ్వారలే హోమితా హస్రముత్సకం శతధారమేతం తస్మిన్నేర విజలం పితామహం ప్రపితామహం విభరత్మిన్వమానే దర్శస్కంద పృథివీమ నద్యానిమందయో నిమనయశ్చ పూర్వః ప్రతీయోనిమనుసంచలందం ద్రత్సంజుహోమ్యను సప్తహోత్రాః ఇమగుం సముద్రగుం శతసారముత్సం యచ్యమానం భువనస్య మధ్యే ఘృతం దుహా నామతిజనాయాగ్నేవాయుగుంసే పరమే వ్యోమన్ అవే రవీరవిచదర్పతాదోయే ప్రస్థపురాణాయ చ నూతనాః అహోభిరద్భిరక్తుభిర్యక్తం యమోదతాత్మవసానమస్మై సవితేలాది శరీరాణ పృథివ్యే మాతురుపస్థార్ధే ఏభిర్యందామగ్ర్యాః శునం వాహాశునం నారాశునం కృషతులాంగనం శునం వరత్రావద్యంతాగం శునమష్ట్రామదింగయశునాశునమస్మాదు ధత్తం శునాశేలా ఇమాం వాజం యద్రివిచకృతుపయః తేనేమాపసింజతం శ్రీదేవందామహే త్వార్వాచే సుభగే భవ యథానసుభగాసుఫలాసి సవితైకాని శరీరాణి పృథివ్యే మాతురుపస్థాదసే ఏభిరదిదేశం భవ విమర్చధ్వమగ్నియా దేవయానాతారిష్ప్రతమస్పారమస్య జ్యోతిరావామసువరగన్వా ప్రవాదావాంతి పతయంతి విద్యుదవోర్జే పిన్వదే శుభ ఇరా విశ్వస్తే భువనాయజాయతే యత్తర్జన్యః ప్రతివేగం రేతసావతి యథాయమాయమాన పంచమానవాః ఏవం వపామి హార్మ్యం యథా కామజీవలోకే భూరయః చితశ్చిరవోర్ధ్వజిరశ్రయధ్వం వితదో దేవతాః ప్రజాపతిర్వస్సాదయదుతయా దేవతయా ఆప్యాయ స్వసంతే ఉత్తేదభ్నామి పృథివీం త్వత్పరీవం లోకం నితసన్మోహకం వృషం ఏతాగస్థూనాం పితరో ధారయంతు నేత్రాయమస్సాదనాత్తే వినోదు ఉపసర్పమాదరం భూమిమేతామురుపితం పృథివేగం సుషేవాః ఓర్ణామృతాయుదక్షిణావత్యేషా త్వాదనిరుదిత్యా ఉపస్థే ఉచ్ఛ్వస్తోపాయనాస్తే భవసోపవంచనా మాతాపుత్రయ్యేనం భూమిర్ణ ఉచ్ఛ్వంజమానా పృథివీకతిష్టవస్త్రాన్నిశ్రయంతా తే ఘాసోమదృష్ట విశ్వాస్మై శరణాస్వం త్ర ఏనేరధ్యానహరిణేరర్జునే సంతు ధేనవః ఇలవత్సామూర్జమస్మై దృహానా విశ్వాః సందనవస్ఫురందీ ఏషాదయమసాదనే స్వధానిధీయతే గృహే అక్షిర్నామదే అసౌ ఇదం పితృభ్య ప్రభరే వరిగిర్దేవేభ్యో జీవంత ఉత్తరం భరేమ తత్వమారోహా సోమే వ్యోమయ్యమే నత్మయ్యమ్యా సంవిధాన మహాత్మా వృక్షో సంపాదిష్టాం వా మాతా పృథివిత్వం పితృక్షాస్యేధా సంయమరాజ్యే మాతా వృక్షౌ సంపాదయ మాతా పృథివీమహి వైవస్పదగ్మిహి గచ్ఛాది మయాధ్యే విరాజసి నలం ప్రథమారోహైతం నలేన పథోన్విహి సత్వం నల ప్రభవో భూత్ మాసంతర ప్రథరోత్తర సవితైతాని శరీరాణి పృథివ్యై మాతులుపస్థాసే తేభ్య పృథివిషం భవ షడ్భోదా సూర్యం దే చక్రుర్గచ్చదు వాతమాత్మా వ్యాంజగచ్చ పృథివీం చ ధర్మణా అపోపాగచ్చేదమోషదేష ప్రతిష్టా శరీరై పరం మృత్యోను పరే విపంచాన్యస్తే స్వైతరో దేవయానాదే చక్షుష్పదే శృణ్వతే దేవీమిమాన ప్రజాగమేరు సోమోద వీరాన్ సంవాదశ్చే శముదే సంతోషధీ కల్పంతామి ధ్రువ్యాస్వాలోకేమ్యముష్ట శర్మాసి పితరో దేవత ప్రజాపతిస్వాదయా దేవతయా అంతరిక్షస్యత్వాషాన్వానాగస్యత్వాష్టేభ్యస్యత్వాష్టవేదాదయామ్యముష్ట శర్మాసి పితరో దేవత ప్రజాపతిస్వాదయా దేవతయా అపోపవాగశ్చరుణేహీరుపృథివీర్యాముతోపరి యోనిగత ప్రసిగత సబలియే దేవానాగాయిగస్థ ఏకాదేమసాదనే స్వధానిధీయతే గృహేషు అసాక్షలాతాగుం రక్షస్వతాంగోపాయస్పదాం దే పరిజలాజస్యాన్ త్వామాధవన్ పితరో దేవత ప్రజాపతిస్వాదాదేతయా దేవతయా అభూపవాన్ చదవాన్ క్షీరవాన్ ప్రతిభాన్ మధుమాగస్తరుణే హసీతోత్తమృగాన్ పృథివేంద్యాముతోపరి యోనిగత ప్రసిగత సమలయతయే దేవానాగం శ్రుతభాగా క్షీరభాగా బుద్ధిభాగా మధుభాగా యుగస్థ ఏషాదేమసాధనే స్వధానిధీయతే గృహేషు శతాక్షరాసరాక్షరాయుక్షరాచ్యుతాక్షరాతాంగోపాయస్వయాన్ే పరిదామి తస్యాన్ త్వామాధవన్ పితరో దేవతా ప్రజాపతిస్వాదాదేతయా దేవతయా ఏతాస్తే స్వధామృతా కరోమి యాస్తే ధానాః పరిగిరామ్యత్ర స్తేమపితభిః సంవిధానోత్తృధేనోః కామధుగాః కరోతు వామర్జునపృథీనాం వయో బ్రహ్మాణయిద్విదుః తాసాం వామధ్యాదాతదే చతుర్భ్యో అభిధాతవే దూర్వాణాగస్తంభమాహరీలాం ప్రియతమాం మమ ఇమానుషం మనుష్యానాం భోజష్టాని విరోహతు కాశానాగస్తంభమాహరలక్షసాపహత్యై పరాభవన్నఘాయ భోయసాదేనా భవాన్ పునః గర్భానాగస్తంభమాహరకృతునామోషధేయాం అన్వస్యే మూలం జీవాకాండమసోఫలం లోకం ప్రణత అస్య సూతదోహరః సంవాదశ్చగంభిదేఘన శ్రముదే సంతోషధేః కల్పంతాం దేశ సర్వాః ఇదమేవమేతోపరామాత్యమారామకాంచన తథాశ్రుభ్యాం కృతం మిత్రేణ వరుణేన వర్ణోపాదయాదిజం దేవో వనస్పతి ఆర్తై నిర్వృత్తై ద్వేషాచ్చ వనస్పతి విధిరసి విధారయా స్పృతఘాద్వేగాగుంశం శమయా స్పృతఘాద్వేగాగుంసి యవయవయా స్పృతఘాద్వేగాగుంసి పృథివీం గచ్చాంతరిక్షం గచ్చ దివం గచ్చ దుశో గచ్చ సువర్గచ్చ సువర్గచ్చ దుశో గచ్చ దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చాపాగచ్చతిష్టా శరీరే అశ్వన్వదేరేవతేర్యద్వై దేవస్య విదు పవిత్రం యా రాష్ట్రాత్పన్నాద్వయం తమసత్పరి ధాతా పునాథో ఆరోహతాయుజ్జనసంగ్రహాన అనపూర్వయ్యతమానాయతిష్టా దీర్ఘమాయకరదు జీవసేవ్యూర్వం భయంతి యథర్థవర్తుభిర్యంతి కృప్తాపరోజాయోగుంషికల్పైతేనువే క్రూరం చకారమర్త్య కర్మిర్భవం పునర్జరాజుగౌరివ అపనశ్రోషుదఘమగ్నేషు శుద్ధ్యాయం అపనశ్రోతృఘం మృత్యే స్వాహ అనడ్వాహమన్వారభామహే స్వస్తయే సరళీంద్రయ దేవేభ్యో వన్యః సంపారణా భవ ఇమే దేవాతేరావర్త్యన్నభో భద్రా దేవూతిన్నో అద్య రాంజో గావాంతకే అసాయద్రాహీయాయు ప్రధరాంధారా మృత్యా పదయ్యోపయంతోగదై మద్రాహీయాయ ప్రధరాంధారా ఆప్యాయమానా ప్రతిజాధనేన శుద్ధా పూతాభవసయజ్ఞయాసః ఇమం జీవేభ్య పరిధిందసామిమానోనుగాతకులార్ధమేకం శరం జీవంత శరదృత్యం దద్మహే పర్వతేన ఇమానారేరవిధవా సువత్నీరాంజనేన సర్పిషా సంవసుందా అనశ్రవో అనమీవా సుసేవా ఆరోహంత జనయోయో నిమగ్రే యదాంజనంత్రైకృతం జాతకమిమవదస్పరి తే నామదస్య మూలే నారాదేర్జంభయామసి యథా త్వమద్భినక్షోషధే పృథివ్యాధి ఏం ఉద్బిందం కీర్త్యాశ్రాబ్రహ్మవర్తన అయోస్వయాస్మధాద్వేషాగంసి అవనశోషమగ్నేషుధ్యాయం అవనశోషదఘం సుక్షేత్రియాదుగాదుయావసూయాజయజామహే అవనశోషదఘం ప్రయద్బంధిష్కలేషాం ప్రాస్వాకాశ్చ దూరయః అవనశోషదఘం ప్రయదగ్నేః సహస్వదో విశ్వదోయంది సూరయః అవనశోషదఘం ప్రయత్తే అగ్నే సూరయో జాయేమహి ప్రదేవయం అవనశోషదఘం అపనశ్రోషదఘం ఆవ ప్రవణాదిగతీరపాస్పత్యందదామఘం అపనశ్రోషదఘం ఉద్వానాదృగానీవాస్పత్యందదామఘం అపనశ్రోషదఘం ఆనందాయ ప్రమోదాయ పునరాశ్వాన్ అవనశ్రోచుతదశం నవేదే గౌరస్వ పురుష పశు యేదం బ్రహ్మ క్రియలే ప్రతిదీపనాయకమపనశ్రోచుతదశం అవశ్యామయువతిమాదరందే మృదాగ జీవాం పరిణీయమానా అంధేరయాతమసా ప్రావృతా శుక్లా జీవవా జీవమయం నరిష్ట్యై మేతాం మాగస్తాం ప్రియమానా దేవీ సతీపతిలోకయ్యదేశి విశ్వవాలానవసంభయంతి భోనో లోకోపయసావృణీ రేష్టామగ్నిమధుమందమూర్మి నమోర్జస్సందం తాపయసాపసగం సదేమ సగం వైయాసుమవర్చసాపృతస్వాన స్వస్తయే ఏ జీవాయమృతాయే జాతాయే జంత్యాహ ఏభ్యో హృతస్థారయతుం మధుధారాయంతతి మాతా రుద్రాణాం ద్వితావసాగస్పసాదిత్యానామృతశ్చనాభిః ప్రణవోదం జిగుతుషేతనా జమాగామనాగామలయం వశిష్టా ఇవతోరకంత్రణాన్యత్తో ఓమ సృజతా సంత్వా సంకామయజుషా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతి శాంతి శాంతిః సుమంగళేరియం మధూరిమాగం సమేధవశ్యత సౌభాగ్యమస్తే దత్వాయాథాస్తేన ఇమాం త్వమింద్రమేషోత్రాగం దశాస్యాం పుత్రానాథేపతిమేకాదశం కృతి ఓం శన్నో మిత్రశ్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతో తద్వక్తారమవతో అవదుమాం అవదు వక్తారం ఓం శాంతి శాంతి శాంతిః శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంధానః ఇత్యుక్త శేక్షాధ్యాయః సహ నవ యశః సహ నవ బ్రహ్మవర్చసం అసారస్సగం హితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివేద్యమధిప్రజమధ్యాత్మనం వామహాలగం హితాయ ఇత్యాచక్షతే అర్థాధిలోకం పృథివీ పూర్వరూపం ద్యౌరుత్తరూపం ఆకాశసంధే వాయుసంధానం ఇత్యధిలోకం అసాధి జ్యోతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తరరూపం ఆపస్సంధి వైద్యుదః సంధానం ఇత్యది జ్యోతిషం అథాదివిద్యం ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం అథాదిప్రయం మాతా పూర్వరూపం ఇతోత్తరూపం ప్రజాసంధి ప్రజనగుం సంధానం ఇత్యది ప్రజం అథాధ్యాత్మం అధరాహనః పూర్వరూపం ఉత్తరాహనరుత్తరూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం ఇది మా మహాసగంహితా మహాసగంహితా వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్గేణ సువర్గేణ లోకేన యశ్చందసా వృషభ విశ్వలోభ ఛందోభ్యోద్యమృతా సంబభూవ సమేంద్ర మేధయా శృణోతు అమృతస్య దేవధారణా భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా విహిత శృతం మే గోపాయ ఆవహన్ దేవితం వానా కుర్వాణాచీరమాత్మనః వాసాగుం సింహగావశ్చ అన్నపానేషు సర్వదా తతో మే శ్రియమావహ దోమసాం పశుభిః సహ స్వాహా ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహా విమాయంతు బ్రహ్మచారిణ స్వాహా ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహా దమాయంతు బ్రహ్మచారిణ స్వాహా శమాయంతు బ్రహ్మచారిణ స్వాహా శోచనేతాని స్వాహా శ్రేయాని వస్య శోషాని స్వాహా అన్వాభగ ప్రవిశాని స్వాహా సమాభగ ప్రవిశ స్వాహా తస్మిన్ సహస్రశాఖే విభగాహంతయమితే స్వాహా యథా ప్రవదాయంతి యథా మాసాహార్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వత స్వాహా ప్రతివేశోసి ప్రమాభావి ప్రమాభద్యస్వ భూర్భువస్సు వలిదివారేతాస్తి స్వవ్యాహృదయః తాతా మహస్మైతాం చ దుఃఖే మహాజమస్య ప్రవేదయతే మహైరే తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరిదివాయం లోకః భువైత్యంతరిక్షం సువైత్యసౌ లోకః మహైత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరిదివా అగ్నిః భువ ఇది వాయుః సువైత్యాదిత్యః మహైతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతేగుం మహీయంతే భూరిదివారితః భువ ఇది సామాని సుపరితేజోగుంషే మహితి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే భూరిదివై ప్రాణః భువైత్యపానః సుపరితివ్యానః మహైత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణా మహీయంతే తాలాయేతాశ్చతస్రశ్చతుర్ధా చతస్రశ్చతస్రవ్యాహృదయః తాయో వేద సవేద బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహంతి స ఏషాంతరహృదయాకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతోహిరణ్మయః అంతరేణ తాలుకే ఏటస్తనైవావలంబతే సేంద్రయోనిః యత్రాశోకేషాంతోవివర్తతేశీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతిష్ఠతి భువ ఇది వాయౌ సువరిత్యాదిత్యే మహైరి బ్రహ్మణి ఆప్నోది స్వారాజ్యం ఆప్నోది మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతిః శ్రోత్రపతిర్విజ్ఞానపతిః ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణానామం మన ఆనందం శాంతి సమృద్ధమృతం ఇది ప్రాజేన యోగ్యోపాస్వ పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతరదిశాః అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆపవోషస యోవనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యసి భూతం అథాధ్యాత్మం ప్రాణవ్యానోపానవుదాన సమాన చక్షుశ్రోత్రం మనోవాక్త్వగె శర్మ పాగుంసగ్రస్తావాస్తి మజ్జా ఏతది విధాయోచద పాంతం వా ఇదగం సర్వం పాంత నైవ పాంతగ్రస్పృణోతేతి ఓమితి బ్రహ్మ ఓమిదేదగం సర్వం ఓమిత్యేతాశ్రావయ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓగం స్వామి శస్త్రాణి సగం సంతి ఓమిత్యధ్వర్య ప్రతిగరం ప్రతిగణాది ఓమితి బ్రహ్మ ప్రసూది ఓమిత్యగ్నిహోత్రమనుజానాది ఓమిది బ్రాహ్మణ ప్రవక్షన్నా బ్రహ్మోపా ప్రవాణీతి బ్రహ్మైవోపాప్నోది ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిశయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాదిష్ట స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమిది సత్యవచారాధీతర తపైలవో నిత్యపో సృష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏ వేదినా కోమౌద్గల్య అధ్యజపస్తధ్యజపః అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినేవ స్వమృతమస్మి నరిణకం సమర్త్రసం సుమేధామృతోక్షితః ఈత్రిశంగోర్వేదానువచనం వేదమనోచార్యోన్వే వాచినమనుషాస్తి సత్యం పద ధర్మంతర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజానందం మా వ్యవచ్చేత్సే సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యులేవో భవ అతిథిరేవో భవ యాని అవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నాయితరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నాయితరాణి ఏకే చాస్తమశ్రేయాగం బ్రాహ్మణాః తేషాంతయాదనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా లేయం అశ్రద్ధయా లేయం శ్రియా లేయం హ్రియా లేయం భియా లేయం సంవిదా లేయం అథైరితే కర్మ విజిగిత్సాభావిత్ర విజిగిత్సాభా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణః యుక్తా యుక్తాః అలోక్షా ధర్మకామా స్యుః యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేతాః అథాభ్యాఖ్యాభేషు ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణః యుక్తా యుక్తాః అలోక్షా ధర్మకామా స్యుః యథాతే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేతాః ఏషా దేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏమముపాసితవ్యం ఏమముచేతదుపాస్యం షన్నో మిత్రః షం వరుణః షన్నో భవత్పరియమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణుర్విక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాది వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాలిషం ఋతమవాలిషం సత్యమవాలిషం తన్మామావీత్ తద్భక్తారమావీత్ ఆవేర్మాక్తారం ఓం శాంతి శాంతి శాంతి సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తుమా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి బ్రహ్మవిదాప్నోతి పరం ప్రదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనందం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాని పశ్చితేతి తస్మాద్దాయే తస్మాదాత్మనాకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యోన్నం అన్నాపురుషః సవాయేన పురుషోన్నరశమయః అస్యేతమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం వృక్షం ప్రతిష్టా శ్లోకా భవతి అన్నాద్వయే ప్రజా ప్రజాయంతే యాః కాశ్చ పృథివీశ్రుతాః అథో అన్నేనైవ జీవంతే అథైన తపయంత్యంతతః అన్నకం విభూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వైదేన్నమాప్నువంతే ఏన్నం బ్రహ్మోపాసతే అన్నకం విభూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాభూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేర్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది తస్మాదాయే తస్మాదన్నర సమయాద్ అన్యాంతర ఆత్మా ప్రాణమయః తేనేష పూర్ణః సవాగేష పురుషవిధ ఏవ అస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః అస్య ప్రాణ ఏవ శిరః జ్ఞానో దక్షిణ పక్షః అపాన ఉత్తర పక్షః ఆకాశ ఆత్మా పృథివీపుచ్చం ప్రతిష్టా పదపేష శ్లోకో భవతి ప్రాణం దేవాను ప్రాణంతే మనుష్యా పశవశ్చయే ప్రాణాది భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవ తాయుర్యంతే ఏ ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణాది భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇది తస్యేషయేవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వాయేదస్మాత్ ప్రాణమయాద్ అన్యాంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః స వాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అసర్వాంగిరస పుచ్చం ప్రతిష్టా శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేది కదాచనేతి తస్యేషదేవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వాయే తస్మాన్ మనోమయాద్ అన్యాంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః దక్షిణపక్షః సత్యముత్తరపక్షః యోగ ఆత్మా మహఃపుచ్ఛం ప్రతిష్ఠా తరపేష శ్లోకో భవతి విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మచేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాత్మనో విత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇది తస్యేషమేవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వేదస్మాద్విజ్ఞానమయాద్ అన్యాంతర ఆత్మానందమయ తేనైష పూర్ణ సవారేష పురుషమిథ ఏవ అస్య పురుషమిథవా అన్వయం పురుషమిథ తస్య ప్రియమే వశిర మోదో దక్షిణ పక్ష ప్రమోదముత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మగుచ్ఛం ప్రతిష్ట ఫలపేడ శ్లోకో భవతి అసన్నేవత భవతి అసద్బ్రహ్మేది వేద చేత్ అస్తి బ్రహ్మేది చేద్వేద సంతమేనందతో విదురుతి తస్యైకదేవ శారీర ఆత్మా యః పూర్వస్య అథాతోన ప్రశ్నాః ఉత విద్వానమనులోకం ప్రేత్య కశ్చన గచ్చతి ఆహో విద్వానమనులోకం ప్రేత్య కశ్చిత్సమశ్నుత సోగామేద బహుశ్యాం ప్రజాయేయేతి సతపోతప్యత సతపస్తత్వా ఇదగం సర్వమసజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదన ప్రవిశ్య సత్యత్యచ్చాభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చ నిదం చ సత్యమభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి అథద్వా ఇదమగ్రాసీర్ తదో వై సదజాయత తదాత్మానజ్ఞ స్వయమకురుత తస్మాత్ తత్సుకృతముచ్యత ఇది యద్వై తత్సుకృతం రసో వైదః తదగ్ఞేవాయం లబ్ధ్వానందే భవతి కోష్ట్యేవాన్యాత్ ప్రాణ్యాద్ యదేదాకాశానందో న స్యాద్ ఏషక్యేవానందయాది యదాష్టైరస్మిన్నదిష్టేనాత్మేన భయం ప్రతిష్టా విందతే అతతో భయంకతో భవతి యదాష్టైరస్మిన్నదమంతరం కురుతే అతతస్య భయం భవతి తద్వే భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి.